నేను ఈ ప్రసంగంలో ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యంలో వ్యక్తి పాత్ర, వ్యక్తి నిర్మాణంలో వైవిధ్యం పాత్ర, సాధారణీకరణాలు అంటే జనరలైజేషన్స్, ఆ సాధారణీకరణాల మూలంగా ప్రచారంలోకి వచ్చే తప్పుడు అభిప్రాయాలు, ఆ తప్పుడు ప్రచారాల మీద ఆధారపడి చేసే తప్పుడు చట్టాలు, వాటి వల్ల జరిగే నష్టం, వీటన్నిటి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. కానీ విషయం చాలా పెద్దది, ఇంత చిన్న ప్రసంగంలో చెప్పగలనో లేదో తెలియదు, అయినా ప్రయత్నిస్తాను. ప్రజాస్వామ్యంలో వ్యక్తి పాత్ర అన్నప్పుడు చాలామంది ఆశ్చర్యపోతారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకే కదా ప్రాధాన్యం, వ్యక్తులకేంటి ప్రాధాన్యం అని. కానీ ప్రజాస్వామ్యం కావచ్చు, రాజరికం కావచ్చు, సోషలిజం కావచ్చు, నియంతృత్వం కావచ్చు, మరేదైనా కావచ్చు, వ్యవస్థ ఏదైనప్పటికీ వ్యక్తులు సరిగా ఉంటేనే వ్యవస్థలు నడుస్తాయి. గతంలో, చరిత్రలో మనం ఎన్నో ఉదాహరణలు చూసే ఉంటాం. వ్యక్తుల పొరపాట్ల మూలంగా వ్యవస్థలు బలహీనపడి అప్రతిష్ట పాలై విప్లవాలకు దారితీయడం, ఆ తర్వాత ఆ తిరుగుబాటు చేసిన విప్లవకారులైనా సక్రమంగా ఉన్నారా అంటే వాళ్ళు కూడా తాము స్థాపించినటువంటి కొత్త వ్యవస్థల్ని అప్రతిష్ట పాలు చేశారు, తద్వారా మరొక విప్లవానికి కారకులయ్యారు. అందుచేత వ్యక్తికి ఉన్నటువంటి స్థానం త్రోసిపుచ్చరానటువంటిది. అందుచేత వ్యవస్థల కంటే వ్యక్తుల నిర్మాణమే ముఖ్యమైనదని మన పెద్దలు చెబుతూ వచ్చారు, మన పూర్వీకులు చెబుతూ వచ్చారు. అయితే వ్యక్తి నిర్మాణంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, వ్యక్తి నిర్మాణంలో వైవిధ్యం పాత్ర ముఖ్యమైనది. వైవిధ్యం అంటే ఏమిటి? వైవిధ్యం అంటే నువ్వు నాలాగా లేవు, నేను నీలాగా లేను, మనిద్దరిలాగా మూడోవాడు లేడు, మన ముగ్గురులాగా నాలుగోవాడు లేడు అనే గుర్తింపు, అనే పరిజ్ఞానం ముందు అవసరం. దాన్ని గుర్తించడం, దానితో ఏకీభవించడం, ఆ తర్వాత ఈ భేదాన్ని, ఈ వైవిధ్యాన్ని నిర్మాణాత్మకంగా ఎట్లా ఉపయోగించుకోవాలనేది ఆలోచించడం. అలా కాకుండా మన దేశంలో జరుగుతున్నది ప్రజల్ని ఓట్ బ్యాంకుల కోసమని వర్గాలుగా విభజించి వాళ్ళందరూ ఒకే విధమైన మనుషులైనట్లుగా ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాల్లో స్త్రీలంతా ఒక వర్గం, వాళ్ళందరికీ ఒక సామాన్యమైనటువంటి ఒక అభిరుచి, ఒకే విధమైన శక్తి, ఒకే విధమైనటువంటి హక్కులు, ఒకే విధమైన పరిస్థితులు ఉంటాయి. అలాగే మగవాళ్ళంతా ఒక వర్గం, వాళ్ళందరికీ ఒకే విధమైన పరిస్థితులు, ఒకే విధమైన అభిరుచి ఉంటాయి. ముస్లింలంతా ఒక వర్గం, షెడ్యూల్డ్ కులాల వారందరూ ఒక వర్గం, బీసీ కులాల వారందరూ ఒక వర్గం, వీళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ ప్రత్యేకమైన విలక్షణమైన స్పెషల్ లక్షణాలు ఉంటాయి. ఇక్కడ నాకు మొదటి నుంచి అర్థం కాని విషయం ఏంటంటే, మనము కోట్లల్లో లక్షల్లో ఉన్న మనుషులందరూ ఒకే వర్గమని నమ్మడం, అలా ప్రచారం చెయ్యడం, అది మానేసి కేస్ టు కేస్ అప్రోచ్ ఎందుకు చేయలేకపోతున్నాం? అసలు ఈ రకమైన వర్గపరమైన దృష్టి సరైనదేనా? మనిషి తన వర్గాన్ని బట్టి ఉంటాడా? అంటే మీరు బ్రాహ్మణులైనట్లయితే బ్రాహ్మణులకి ఉన్నాయని మీరు అనుకుంటున్న లక్షణాలు ప్రతి బ్రాహ్మణిలోనూ మీరు చూశారా? లేదా మీరు మాల కానీ మాదిగ కానీ అయితే మాల మాదిగలకి ఉంటాయి అనుకున్న పరిస్థితులు ప్రతి మాలకి ప్రతి మాదిగకి ఉన్నాయా? ఆ విషయం ఎందుకు మాట్లాడరు? సరే, రాజకీయ నాయకులు మాట్లాడరు, కానీ మీడియా కూడా మాట్లాడదు. ఇది మనం గమనించాల్సిన విషయం. ఇక్కడ మనం వ్యక్తుల్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదు? దీనివల్ల ఏం జరుగుతుందంటే, సంకెక్కుడు రాజకీయాలు ఎక్కువైపోయినాయి. అంటే ప్రతివాడు తనకి తాను ప్రాధాన్యం ఆపాదించుకోవడం కోసం, చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడం కోసం, శిక్ష తప్పించుకోవడం కోసం ఏదో ఒక వర్గపు చంక ఎక్కి, నేను ఈ వర్గానికి చెందినవాడిని కాబట్టి నన్ను బాధ పెడుతున్నారు, ఈ వర్గానికి చెందినవాడిని కాబట్టి నన్ను మీరు పీడిస్తున్నారు అని ఆరోపించడం మొదలుపెట్టాడు. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ప్రఖ్యాత భారత క్రికెట్ కెప్టెన్ అజహరుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో పట్టుబడ్డప్పుడు అతను చేసిన ఉద్ఘాటన స్టేట్మెంట్ ఏంటంటే, నేను ముస్లింని కాబట్టి నన్ను ఈ కేసులో ఇరికించారన్నాడు అతను. చాలా ఆశ్చర్యపోయాం. అలాగే మీరు ఎవరైనా ఒక నిమ్మన కులస్తుడి గురించి అడిగినట్లయితే, నేను నిమ్న కులస్తుని కాబట్టి నాకు సీట్ ఇవ్వలేదు, లేదా నాకు పార్టీలో ప్రాధాన్యం లభించలేదు, లేకపోతే నన్ను మరో సమావేశానికి పిలవలేదు అని మొదలు పెడతాడు. ఈ రకంగా ప్రతివాడు ఒక వర్గపు చంక ఎక్కడం మొదలైంది. నేను ఫలానా వర్గానికి చెందినవాడిని కాబట్టి అప్పుడు మనం అడగాల్సి వస్తుంది, ఏమయ్యా నీకు వర్గం తప్ప వేరే వ్యక్తిత్వం ఏమీ లేదా? నిజం చెప్పాలంటే మనమందరం పుట్టినప్పుడు మనకు ఒక వర్గం ఉందనే విషయమే మనకి తెలియదు. అన్ని రకాల మనుషులతోనూ తిరిగాం, అన్ని రకాల మనుషులతోనూ ఆడుకున్నాం, అయిపోయింది. ఈ వర్గం ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో? ఇప్పుడు ప్రతిదానికి దాని సంఖ్య ఎక్కాల్సిన అవసరం ఏమిటి? అంటే ఇక్కడ ఇది ప్రోత్సహించబడుతోంది, ఈ రకమైనటువంటి ఒక మనుషుల్ని మనుషులుగా కాకుండా పిసికి పిండి చేసి ముద్ద చేసి ఒక వర్గంగా బ్రాండ్ వేయడం, మనుషుల్ని మనుషులుగా కాకుండా వర్గాలుగా చూడడం, మళ్ళీ అందులో చిన్న వర్గాలు పెద్ద వర్గాలు. మీరు ఒక చిన్న వర్గానికి చెందినంత మాత్రం చేత మీరు ఎందుకు పనికిరాని వాళ్ళు అయిపోతారు ప్రభుత్వం దృష్టిలో, ఎందుకంటే మీరు ఓట్ బ్యాంక్ కాదు వాళ్ళకి. ఈ రకంగా వ్యక్తిపరమైన వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నారు. ప్రతివాడు ఏదో ఒక వర్గపు ఫార్మాట్లో ఇమిడిపోవాలి, లేకపోతే మీరు అప్లోడ్ అవ్వరు. అది ఇప్పుడున్న పరిస్థితి. మీరు ఒక ఎస్సీ లేదా బీసీ లేదా మైనారిటీ లేదా మరొక ఎఫ్సీ లేదా మరొక కులం మరొక వర్గం, ఇలా ఏదో ఒక వర్గం ఫార్మాట్లో మీరు ఇమడాలి. వ్యక్తిగా మీకు ఇక్కడ విలువ లేదు. మీ ప్రతిభకి, మీ మంచితనానికి, మీ సేవకి, మీరు చెప్పేదానికి దేనికి విలువ లేదు ఇండియాలో. అందుచేత ఇక్కడ వ్యక్తి వైవిధ్యం అనేది బాగా దెబ్బతినిపోయింది.